தன்னே பாடுதானே நான் தந்தான டப்புல தோ தாழமேதோ மோகிஸ்தே தந்தான டப்புல தோ தாழமேதோ மோகிஸ்தே பெரண்டால சந்தட்லோ குச்சி குணா வஸ்துண்டே தந்தான நானே பாடுதானே நான் ஹார்மோனியம் பெட்டேலாகா மோத பெட்டே வசப்பிட்டே ஹார்மோனியம் பெட்டேலாகா மோத பெட்டே வசப்பிட்டே சித்தூரு மேளம் மோகி கூத்த கொச்சே கண்ணே பாப்ப பேரண்டாலு பூசே மஞ்சி கந்தால பூத வட்டானம் மெச்சே பிள்ளவையாரமண்ட హంపిలోని మంటపాన్ని అరగంటలు చూసి నోలు వగలుడికే పరువాణి వారమైన చూస్తారు. వివాడ బావగారు గుళ్ళ పేరు తీసుకొస్తే ఉయ్యూరు బావగారు పల్లి మామగారు కానుకలే తెచ్చి అల్లారు ముద్దు వందాలు చూడు అయ్యారే అందుకని తండ్రి సాడే బరువెంతో వెలువెంతో నగలెన్నో చూడు మరి వడ్డనకే వేటుపడ్డ గొర్రె మేకలెన్నో మరి ఊరించే కూరలు విస్తరికే బారులు పందిట్లో బంధుజనం సందళ్ళండి. పిల్ల మాల కట్టకుండానే పెద్ద మనిషి అయ్యింది మాలకయ్యాసపడి మామగారు వచ్చాడే శుభమంగళోనిచ్చ జయ మంగళం. పగుళ్ళు పేలుళ్ళు చెల్లు కట్టుకో పంటల్లో వార్పుల్లో ముందు ఉండిపో నువ్వంటే వెంటపడే వరుస తెలుసుకో కొందిగ్గా సిగ్గుపడే తెలివి తెచ్చుకో. సొగసు తెచ్చుకో, ఆ దారిలో ఆశలని తలారు పోసుకో, ఒంటరిగా పడుకోక మనసు పెట్టుకో, నమ్మి కులదైవం కుంకాలే నుదుట ఉంచుకో.